సూర్యను మూడు తలిరు మరియదె సూర్యను మూడు తలిరు లోకకి బెళకను తరువా ಕಾಯವು ಮಣ್ಣಿಂದ ಕಾಯಕ ಮಣ್ಣಿಂದ ಕಾಯವು ತುಕ ಎಂದ ಮಣ್ಣು ತುಕ ಎಂದ ಮಣ್ಣು ದವಸ ಧಾನ್ಯ ಕನಿಯು ಜೀವರಾಶಿ ಬಾಳ ಸಾವ ನೆಲೆಯು ಮಣ್ಣಿಂದ ಕಾಯವು ಮಣ್ಣಿಂದ ಕಾಯಕ ಮಣ್ಣಿಂದ ಕಾಯ